Gandhi Great Tura. Tala Tala 2000 No Tura. Raja Raja Raja Gandhi Great Tura. Tala Tala 2000 No Tura. Raja Raja Raja Gandhi Great Tura. ఇప్పుడు టాపిక్ అవసరమా? ఏ అది లేకుండా పడలేవా? సారీ గురు. సూపర్ లేని పొగడొద్దు, ఉన్నది మాత్రమే పొగడండి. చేతులైతే రెండు ఉన్నాయి, కంటిన్యూ. వీడు చెయ్యేస్తే ఎంతైనా లక్కులే కిక్కు.